డోంట్ వరీ రా చిచ్చా, ఇంతకన్నా ఇత్తడయే కష్టాలు చూసొచ్చా. డోంట్ వరీ రా చిచ్చా, ఇంతకన్నా ఇత్తడయే కష్టాలు చూసొచ్చా. డోంట్ వరీ రా చిచ్చా, ఇంతకన్నా ఇత్తడయే కష్టాలు చూసొచ్చా. చిన్న వయసులో ఐనోళ్ళు పోయి కన్నీళ్ళు మొత్తము అంతా వదిలొచ్చా. వన్ వే లో ఎదురెళ్ళే ఒంటరి బండిలా డిజైన్ డిజైన్ గా డేంజర్ అన్ని గుద్దొచ్చా. ఉప్పు లేని సప్పకూడు మింగలేక సచ్చా, సింపు లేని జీన్స్ లోన పరువు పోయి రచ్చా, డబ్బు లేని వేళ్లలోన దోస్తు కూడా చీచా. ఇన్ని దాటి బతికి ఉన్న పోటు దాన్ని మచ్చా. సో డోంట్ వరీ రా చిచ్చా, ఇంతకన్నా ఇత్తడయే కష్టాలు చూసొచ్చా. డోంట్ వరీ రా చిచ్చా, కింద పడో మీద పడో అన్ని దాటొచ్చా. అనుబాంబులు రెండు టెక్నాలజీకి అది ఇప్పుడు బాబయ్యింది ఫ్రెండ్. అరే వీధరుగుల చదివి నోడి పేరు మీద వీధి దెంబలు తెగ తగిలాక రత్నం మెరిసేది. సర్రు బుర్రు బైక్ ఉంటే బేబీ గర్ల్ ఫ్రెండ్ నచ్చకుంటే చిటికలోన బ్రేకప్ అయ్యే ట్రెండ్. సో డోంట్ వరీ రా చిచ్చా, ఇంతకన్నా ఇత్తడయే కష్టాలు చూసొచ్చా. డోంట్ వరీ రా చిచ్చా, కింద పడో మీద పడో అన్ని దాటొచ్చా. వీడంటూ ఊరంతా న్యూస్, బట్ ఇన్స్టాలో రిలీజ్తే 8 మిలియన్ వ్యూస్. లక్ష రూపాయలు గడియారంలోన టైమ్ 3, 1 రూపాయి వాచ్ అయినా అదే టైమ్ చూడు. అరే కష్టపడి తాళి కట్టే రోజులన్నీ పాయే, లివింగ్ టుగెదర్ ట్రెండ్ లోకి వరల్డ్ జారిపోయే. సో డోంట్ వరీ రా చిచ్చా, ఇంతకన్నా ఇత్తడయే కష్టాలు చూసొచ్చా. డోంట్ వరీ రా చిచ్చా, కింద పడో మీద పడో అన్ని దాటొచ్చా. డోంట్ వరీ రా చిచ్చా.